జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో వాలితో తార చెబుతూ ఉన్నది రాముని యొక్క సంగతి. రాముడు చాలా గొప్పవాడు అని, వాసవృక్ష సాధూనాం, సాధువులకి ఆయన నివాసము, ఆపన్నులైనటువంటి వారికి పరమగతి, ఆర్తులకు ఆశ్రయణీయుడు, యశస్సుకి ఏకభాజనుడు ఆయన, కీర్తికి ఆయన స్థానము అని చెప్పిన దాన్ని వివరించుకుంటూ ఉన్నాం. గోవిందరాజయంలో చూపుతున్నారు అని, ఎంత గొప్పగా చూపుతున్నారు అంటే, తార అతి సామాన్యమైనటువంటి వానర స్త్రీ, రాముని గురించి ఆమె చెప్పిన మాటలు, ఈ మాటలకి భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి వాటితో పోల్చి చూపిస్తూ ఉన్నారు. మరి ఎంత రామతత్వమును అవగాహన చేసుకున్నటువంటి వారు ఆ కాలంలోనే మరి అందరూ ఉన్నారు. స్త్రీలు ముఖ్యంగా, మొదట సుమిత్రాదేవి, తర్వాత శూర్పణఖ, తార, మండోదరి ఆ తర్వాత కనిపిస్తూ ఉంటుంది. మరి వీరందరూ కూడా ఏ విధంగానైనా సరే ఆ రామతత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి వారు వీరు. అంత అద్భుతమైనటువంటి విధానం అక్కడ సుమిత్ర తల్లి చెప్పిన మాటల్ని, రామం దశరథం విద్ధి అక్కడ కూడా చెప్పుకున్నాం. గోవిందరాజయ్య స్వామి, గోవిందరాజస్వామి ఆయన దాదాపు 10-12 అర్థాలను అందించారు. ఆ పదములకు అలా వస్తూ ఉన్నవి అని. అలాగే శూర్పణఖ, ఎంత అదృష్టం అంటే వీరిలో శూర్పణఖది ఆమె పొగిడినటువంటి తరుణవు రూపసంపన్నవు అనేటటువంటి ఆ శ్లోకాలని ఈనాటికి కూడా భగవానుడు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో అచ్చామూర్తిగా ఏ రూపంలో ఉన్నా, ఆయన రంగనాథస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, వరదరాజస్వామి, రాముడు, కృష్ణుడు, ఎక్కడైనా సరే ఏ ఆలయంలోనైనా సరే ఆ వింజామర సేవ ఆ సమయంలో ఈ శ్లోకాలు చదువుతూ ఉంటారు. తిరుగు ఆరాధన, ప్రతి ఇంట్లోనూ కూడా ఆరాధన చేసుకునేటటువంటి వారు ఈ శ్లోకాలు చదువుతూ ఉంటారు, ఇంకా ఎన్నింటితో పాటుగాను. మరి అంత అదృష్టవంతురాలు వీరిలో, అదృష్టవంతురాలు శూర్పణఖ. ఇక వ్యక్తి గొప్పతనంగా చూస్తే, భగవానుడు చెప్పిన వాటితో తార చెప్పిన శ్లోకాన్ని సమన్వయం చేసి చెబుతూ ఉన్నారు. ఎలాగూ అని అంటే, ఈమె సాధువులకు నివాస వృక్షమని చెప్పింది. సాధువులు అంటే స్వామి ఏం చెప్పాడు అక్కడ, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. వీళ్ళు నలుగురు ఆయన చెప్పింది, తనని సేవించేటటువంటి వారు పుణ్యాత్ములు వాళ్ళు, ఆర్తుడు ఒకడు, జిజ్ఞాసు ఒకడు, అర్ధార్థి ఒకడు, జ్ఞాని ఒకడు, నాలుగు కేటగిరీలు. వీటిల్లో అందరూ కూడా చేరిపోతారు, కోట్ల జనం. కొన్ని కోట్ల మంది ఆర్తులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది జిజ్ఞాసువులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది అర్ధార్థులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు అనటానికి వీళ్ళేదేమో దీంట్లో, ఎందుకనంటే వాళ్ళు చాలా తక్కువ, ఆయనే చెప్పేస్తాడు. స మహాత్మా సుదుర్లభ అన్నాడు. జ్ఞానులను కోట్లని అనకూడదు అనిపిస్తుంది, ఏదో వరుసలో అన్నాను, కానీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. దీనికి ఎలాగు అని అంటే చెప్తూ ఉన్నారు పోలిక, అది దృష్టాంతము, దార్ష్టాంతికము అంటారు. ఇప్పుడు ఈమె చెప్పినటువంటిది దార్ష్టాంతికం, దానికి దృష్టాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే గీతలో సాధువులు అని చెప్పింది ఈమె, ఆ సాధువులకు అక్కడ జిజ్ఞాసువులు అని చెప్పిన దానికి సమానము ఆ పదమునకు ఈ పదము ఉన్నారు. అలాగే ఆపన్నులు అని చెప్పింది ఆపన్నులకు పరమగతి అని. ఇక్కడ ఆపన్నులు అని అంటే అర్ధార్థులు వీరు. ఇక ఆర్తులు, ఆర్తానాం సంశ్రయం, అక్కడ ఇక్కడ ఆర్త శబ్దం సమానంగానే ఉంది. ఇక యశస అంటే యశస్సు, కీర్తి. అలాగే కేవలము కీర్తి అంటే ఏదో ఇది ఆ మంచి పనులు చేస్తే చెప్పుకుంటారు అనేటటువంటిదే కాక, తస్య నామ మహద్ యశ అని చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు. పరమాత్మ యొక్క పేరట నా యశ, యశ అంటే ఆయన నామము. ఆ నామమును మాత్రమే ధారక పోషక భోగ్యములుగా భావించేవాడు జ్ఞాని. ఆ నామాన్నే ధారకం పోషకం భోగ్యం. ఏమిటి ధారకము పోషకము భోగ్యం అంటే, ధారకం అంటే శరీరం నిలవటానికి తినే ఆహారము కానీ తాగే నీరు కానీ ఇదంతా ధారకం. అది పోషకం, దాంట్లో కొంచెం మనకి పోషకాహారము అని చెబుతుంటారు కదా, ఆ తినే వాటిల్లో పోషకాలు విటమిన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటే అది పోషకం అవుతుంది. ఇక భోగ్యము మరొకటి ఇష్టమైనటువంటిది, ఇష్టమైనది ఎవరికి ఇష్టమైంది వారికి భోగ్యం అవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని కొన్ని తిని తీరాలి కదా పోషకాలు అని చెప్పి. ఇప్పుడు మరి అసలు కరోనా టైంలో ఆ ఇమ్యూనిటీ పవర్ అంటూ ఉన్నారు, రోగ నిరోధక శక్తి కావాలి కనుక దానికి తగిన ఆహారాన్ని తినాల్సిందే, ఇష్టాయిష్టాలతో పనిలేదు. మరి భోగ్యం అంటే ఇష్టమైనది కనుక ఈ ధారకము పోషకము భోగ్యము కూడా ఏమి కావాలి అని అంటే భగవంతుడి నామమే కావాలి. మరి ఇలా ఉన్నారా, చక్కగా ఉన్నారు. ఉన్నుం షోర్ పరుకునీర్ తిండుం వెట్రులయ్యం ఎల్లాం కండన్నన్నారు నమ్మాళ్ళవారు. తినే తిండి, తాగే నీరు, తిండుం వెట్రులయ్యం, అనుభవించేటటువంటి భోగములు చందనము మొదలైనవి అన్నీ కూడా కన్నన్ కృష్ణుడే నాకు అన్నాడు ఆయన. మరి ఆ నామమే కృష్ణుడు అని అంటే నామమే కృష్ణ ఎల్లాం కన్నన్ తమిళంలో చెప్పాడు. కన్నన్ అంటే చాలు నాకు. అన్నం తిన్న అడిగారు కొందరు ఆయన్ని, ఏమయ్యా నీకు ఆకలి దప్పిక ఆయన లేవా? ఎందుకు లేవు, మీలాగా నాకు ఉన్నాయి. మరి నువ్వు తిన్నట్టు తాగినట్టు కనపడతలేదు అని అంటే, నువ్వు దాహం వేసింది ఏం చేస్తున్నావు, నీళ్లు తాగుతున్నావు. అప్పుడు నీకు ఒక స్థితి ఏమిటి, చల్లబడుతుంది శరీరం, దప్పి కానీ నాలుక కానీ లోపల నుంచి కానీ ఏమీ అడగట్లేదు. అదే స్థితి నాకు కలుగుతుంది కన్నా అంటాను. అన్నము తింటే నీకు, రకరకాలైనటువంటివి తింటే నీకు ఎలా ఉన్నదో అదే స్థితి తృప్తి నాకు కన్నా అంటే కలుగుతుంది. నువ్వు అనుభవించే భోగాలు, ఆ భోగాలన్నీ కన్నా అంటే నాకు కలుగుతుంది. ఆ భావమే కదా, నీకు ఎలా కలుగుతుందో నాకు అలాగే కలుగుతుంది అన్నాడు ఆయన. ఇది జ్ఞాని. యశశ్చ ఏకభాజనం, జ్ఞానులకు ఈయన ఆ రాముడు ఆకరము అంటే తను స్థానము, ఆయన తప్ప ఏది కోరరు ఆయన తప్ప అని ఈ సమన్వయం చేసి చూపించారు. ఎంత అద్భుతమైనటువంటిది ఏకభాజనం అంటే ఏకవచనం చేత ఏకవచనైన తస్య సుదుర్లభత్వం ముక్తం. అక్కడ సుదుర్లభత్వం అంట చాలా విరళంగా తక్కువగా ఉంటారు వీరు అని. మిగిలిన వారందరూ కూడా ఎక్కువ ఇవన్నీ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేస్తారు కదా. పరమాత్మ కూడా చెప్పాడు, నన్నే అడగండి అయ్యా, ఆశ్రయించండి, మీకేది కావాలన్నా. ఎందుకు మీకు నా దగ్గర నుంచి, ఏది సామెత చెబుతారు ఏదో, ఏరుకు తినేవాడు వెంట గోరుకు తినేవాడు పడ్డాడు అన్నట్టుగా, అలాంటి వాళ్ళు వెనక ఎందుకు పడతారయ్యా, నన్నే అడగండి అన్నాడు ఆయన. అటువంటి గొప్ప స్థానము తార మహాదేవికి ఇచ్చి చెబుతూ ఉన్నారు. గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో ఎంత గొప్పది ఆ తల్లి. అలా ఆయన ఇటువంటి వాడయ్యా. అలాగే నిదేశే నిరత పితు అంటే తండ్రి యొక్క ప్రధానత్వాత్ పితృవచన పరిపాలనత్వముక్తం. ఏదో వెళ్ళగొట్టాడు, రాజ్యం నుంచి తరిమేశారు, అక్కడ ఎందుకు పనికి రాకపోతే అన్నట్టుగా ప్రచారాలు చేశారు. అప్పుడు రావణాసురుడు అదే మాట చెబుతాడు, ఇదంతా ప్రచారమే కదా అంటే అలాంటి ప్రచారాలు ఉన్నవి కనుక చెబుతూ ఉంది. ఆయనేమీ గెంటి వేయబడలేదు, అసలు రాజ్యమంతా ఇప్పుడు ఆయనదే. నిరత నిరంతరము కూడా ఆయన రాజ్యము ఆయనదేనయ్యా. నిరంతరము రతుడు ఆయన ధర్మమునందు రాజ్యమునందు కూడా. తండ్రి మాటను పాలించటానికి ఇలా వచ్చాడు కనుక నువ్వు విను నా మాట. ఇదం ఉపలక్షణం ధర్మాంతరాణం. ఇది ఉపలక్షణము అంటే నిరత అనేది ఉపలక్షణం అంటే ఇంకా ఉపలక్షణం అంటే ఏంటి, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నవి అని. సమస్త కళ్యాణ గుణ సమృద్ధిని చూపిస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ గుణానాం ఆకర అంటూ శైలేంద్రో హిమవాన్. శైలేంద్రం అంటే హిమాలయ పర్వతము ఎలా ధాతువులకు స్థానమో ఈయన గుణాలకి స్థానం. సమస్త కళ్యాణ గుణాలు ఎటువంటివి, జ్ఞానశక్తి బల ఐశ్వర్యాది భేదైన నానావిధత్వముక్తం. భగవంతుడికి గుణాలు, కొందరు అంటూ ఉంటారు ఆయనకి గుణాలు లేవు, నిర్గుణుడు నిరంజనుడు నిష్కలంకుడు అంటూ గుణాలు లేవు అని చెప్పింది ఉపనిషత్తు. అయితే ఏ గుణాలు లేవు, గుణాలు అని అంటే ఏ గుణాలు లేవు, ఏ గుణాలు ఉన్నవి ఆ ఉపనిషత్తే చెప్పింది. అపహత పాప్మ విజరో విమృత్యు విశోక విజిఘత్స సత్యకామ సత్య సంకల్ప ఒకే చోట చెప్పింది ఇది ఉపనిషత్తు ఛాందోగ్యంలో. ఆయనలో కర్మ లేదు, ఆయనకి ఆకలి లేదు, విజిఘిత్స అపిపాస దాహము లేదు, అలాగే విజర ముసలితనము లేదు, విశోక దుఃఖము లేదు. ఇవి ఉండకూడనివే ఆరు లేవు ఆయనలో. ఇవి నిజంగా ఉండకూడదు కదా, ఇవన్నీ ఎందుకు ఉండాలి, ఉంటే ఇవి మంచిని చేసే గుణాలు కాదు కదా. ఇవి లేవు. సత్యకామ సత్య సంకల్ప రెండు. సత్యకామత్వము కామ్యత్వం అని అంటే ఏది ఆయన అనుకుంటే జరుగుతుంది. ఆయన అలా బహుశ్యాం ప్రజాయేయ అన్నాడు ఆ ఉపనిషత్తే చెప్పింది. నేను అంతర్యామిగా ఈ మొత్తాన్ని నేను ఇలా ఇన్ని రూపాలుగా అవ్వాలి అనుకున్నాడు, అయ్యాడు. సత్య సంకల్పుడు ఆయన, ఇవి రెండు ఉండాలి. కనుక కూడని గుణాలు దుర్గుణాలు లేనివాడు, మంచి గుణాలు కలవాడు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు ఇవన్నీ కలవాడు ఆయన. కనుక ఈ గుణములు కలిగినటువంటి వాడు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇదంతా, రామాయణం అంతా అసలు రాముని గుణములే ఆరంభము నుండి కూడా. అటువంటి వాడయ్యా రాముడు అని అంటే, ఇక ఈ రాముడిని సుగ్రీవుడు ఆశ్రయించాడు. ఆశ్రయించినందువలన సుగ్రీవుడికి భయం లేదు, రాముని ద్వారా రక్షణ ఉన్నది. అయితే రాముడు రక్షించగలడా అని అంటావేమో. స్వరక్షణే అపి అశక్తస్య కో హేతు పరరక్షణే ఇది న్యాయేనా. స్వరక్షణము తన్ను తాను రక్షించుకోవటంలో అశక్తుడైతే ఇతరులను ఏమి రక్షించగలడు అనే న్యాయము చేత రాజ్యాద్వివాసితో రామ సుగ్రీవం కథం రక్షితుం శక్త అని అంటావేమో. సుగ్రీవుడిని ఎలా రక్షిస్తాడు ఈ రాముడు అని అంటావేమో. శక్తో వా అసదృశ్యం మాం విహాయ దుర్బలం సుగ్రీవం కథం అవలంబత ఇది ఆశంకాయాం. అయితే శక్తి కలవాడును నేను, అసదృశ్యుడును నాతో సమానుడు ఎవడు లేడు, బలం కలవాడిని నేను కదా. నన్ను విడిచిపెట్టి దుర్బలుడైన సుగ్రీవుడిని ఎందుకు ఆశ్రయించాడు అని అంటావా? ఆర్తానాం నష్ట ఐశ్వర్య కామానాం, ఆర్తులైనటువంటి వారికి ఆయన సంశ్రయము, ఆయన రక్షణ. ఇప్పుడు కడుపు నిండినాడికి కూడబెట్టడం ఎందుకు? ఆకలిగా ఉన్నవాడికి పెట్టాలి. అలాగే బలవంతుడు అయినటువంటి నీకెందుకయ్యా? ఆయన రక్షణ ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు. పుచ్చుకునేవాడైతే నీ దగ్గరకు వచ్చేవాడు. ఆయన పుచ్చుకునేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడు. కనుక నీ దగ్గరకు రాలేదు. ఆయన అవసరం నీ తమ్ముడికి ఉన్నది, నీ తమ్ముడికి ఇవ్వాలని చెప్పి అక్కడికి వచ్చాడు. చూసారా, తార కూడా ఎంత చక్కగా చెప్పిందో. నిజానికి రామచంద్రస్వామికి అవసరమా సుగ్రీవుడు? కాదు. కానీ ఆ సీతమ్మ తన ఆభరణాలని అక్కడ వేసి వెళ్ళింది. ఆభరణాలు జాగ్రత్తగా దాచి ఉంచారు కనుక అందుకోసం రాముడు అక్కడికి వచ్చాడు. ఇది సూక్ష్మమైనటువంటి ధర్మం, ఇది ఆలోచన. అందుకోసం వచ్చాడు. ఆ తల్లి కటాక్షించింది కనుక సుగ్రీవుడికి రక్షణ ముందే ఆమె ఇచ్చేసింది కనుక అది సార్థకం చేయటానికి అక్కడికి వచ్చాడు రాముడు. ఇవన్నీ కూడా వారికి తెలుసు. చారుల ద్వారా తెలుసుకున్నారంటే అన్ని విషయాలు తెలుసుకుంటారు. కనుక ఇదంతా తెలిసి మాట్లాడుతూ ఉన్నది తార. చూడండి మరి ఎంత జ్ఞాని ఆమె, ఎంత ఆలోచన కలిగినటువంటిది. మన సందేహాలను కూడా ఆమె తీర్చేసింది. తత్క్షమం న విరోధస్తే సహ తేన మహాత్మనా. కనుక ఆ మహాత్ముడైనటువంటి రాముడితో విరోధం ఉన్నదే. తే నీకు నక్షమం చేయవలసింది కాదయ్యా, నువ్వు చేయకూడదు. ఆయనతో విరోధం పనికిరాదు నీకు. దుర్జయేన అప్రమేయేన రామేణ రణకర్మసు. రాముడు ఉన్నాడే యుద్ధంలో, దుర్జయుడు, జయించటానికి సాధ్యం కాదు. ఎవ్వరూ జయించలేరు రాముని. అప్రమేయుడు ఆయన, ఆయన పరాక్రమం ఇంత అని అసలు కొలత పెట్టడానికి లేదయ్యా. నీవు విరిచినటువంటి ఆ మధ్య చెట్లు ఒక్క బాణంతో వాటిని మొత్తం చీల్చి అది పర్వతం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి ఆయన అమ్ములు పొదిలో చేరిందంటే ఏం కొలత పెడతావు ఆయన బలానికి? నీవు బలశాలి అనుకుంటూ ఉన్నావు, ఏం కొలత పెట్టగలవు? దుందుబి శరీరాన్ని 10 యోజనాల దూరం ఎగరగొట్టేశాడే. కనుక విను నా మాట, శూర వక్ష్యామితే కించితు నచ ఇచ్ఛాం అభ్యసూయితుం శ్రూయతాం క్రియతాంచైవ తవ వక్ష్యామి యద్ హితం. కనుక నీవు అసూయ విడిచిపెట్టి నీ చెప్పిన మాట విను. యౌవరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధు అభిషేచయా. ఆ సుగ్రీవుడిని యౌవరాజ్య పట్టాభిషేకం చేయవయ్యా. విగ్రహం మాకృధ వీర భ్రాత్ర రాజన్ బలీయస. నీకు సోదరుడే సుగ్రీవుడు అంటే ఎవరయ్యా? నీ శత్రువా? నీ సోదరుడు. ఇప్పుడు అతడు బలము కలిగినటువంటి వాడు అయ్యాడు. రాముడిని ఆశ్రయించి ఆయన బలము కలవాడయ్యాడు. హే రాజా అని సంబోధన చేస్తుంది. రాజన్ వీర, మహావీరుడువే నీవు. విగ్రహం మాకృధ, వ్యర్థంగా విరోధం పెట్టుకోకు. అహం హిదే క్షమం మన్యేతేన రామేణ సౌహృదం సుగృహే సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత. కనుక నీవు కూడా రామునితో స్నేహం చేయి, సుగ్రీవుడిని దగ్గరకు చేర్చుకో. లాలనీయో హితే భ్రాతా యవీయానే శవానరః. ఆ సుగ్రీవుడు నీకు లాలనీయుడంటే లాలింపదగినవాడయ్యా, నీకంటే చిన్నవాడయ్యా. యవీయాన్ నీకంటే చిన్నవాడు, నీ కొడుకు లాంటి వాడయ్యా. తత్రవా సన్ నిహస్తో వా సర్వధా బంధురేవతే. అతడు సర్వధా నీకు అన్ని విధాల బంధువే కదా. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచనా. సుగ్రీవుడితో సమానమైన బంధువు నీకు ఎక్కడ కూడా లేడు, నా మాట విను. వైరమును విడిచిపెట్టు. భ్రాతృ సౌహృదం యది మే యది తే మత్ ప్రియం కార్యం యది చ అవైషి మాం హితాం యాచ్యమాన ప్రయత్నేన సాధువాక్యం కురుష్వమే. కనుక నా మాట వినవయ్యా, నేను బ్రతిమాలి చెబుతూ ఉన్నా. ప్రసీద పద్యం శృణు జల్పితం హిమే నరోషమే వాను విధాతుమర్హసి క్షమోహితే కోసల రాజసూనునా నా విగ్రహశక్ర సమాన తేజస. కనుక కోసల రాజసూనుడు రామునితో విగ్రహము విరోధము వద్దు, నా మాట విను అని బ్రతిమాలు చెబుతూ ఉన్నది తారా. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగం చేసింది తారా. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.